రక్తం పుస్తకం 11వ భాగం. దీనిలో 4వ అంశం తెల్ల కణాలు. రక్తంలో ఉండే అనేక వస్తువులలో ఎర్ర కణాల సంఖ్య ఎక్కువ. కానీ ఎర్ర కణాలు కాకుండా రక్తంలో వేరే అంశాలు కూడా ఉన్నాయి. 1850లో జోసెఫ్ కాశ్మీర్ దవాన్ అనే ఒక ఫ్రెంచ్ వైద్యుడు రక్తంలో ఎర్ర కణాల కన్నా చాలా పెద్దవైన ఇతర కణాలని కనుక్కున్నాడు. అవి పాలిపోయిన రంగులో ఉంటాయి, రూపం కూడా సొట్టలుగా ఉంటుంది. దవాన్ చూసిన కణాలకి అమీబా చలనాన్ని పోలిన చలనం ఉంది. అమీబా అనేది అతి సామాన్యమైన ఏకకణ జీవి. మురికి నీటిని సూక్ష్మదర్శనంలో పరిశీలిస్తే తరచూ ఇవి కనిపిస్తాయి. ఒక గోని సంచిలో కట్టేయబడ్డ మనిషి అటు ఇటు దొరలటానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుందో అమీబా చలనం కూడా అలాగే ఉంటుంది. అమీబా కదులుతున్న దిశలో ఒక కొస ముందుకు పొడుచుకు వస్తుంది. కణం లోపల ఉండే ద్రవం ఆ కొసలోకి ప్రవహిస్తుంది. అలా పొడుచుకొచ్చిన కొసని ఒక చేయిగానో కాలిగానో వాడుకుని అమీబా ముందుకు జరుగుతుంది. ఇప్పుడు మరో కొస పొడుచుకు వస్తుంది. రక్తంలో తెల్ల కణం కదిలే తీరు అచ్చం అమీబా కదిలే తీరులాగానే ఉంది. ఈ కణాలు రక్తంలో అటు ఇటు కదులుతూ చుట్టూ ఉన్న పరాయి పదార్థాన్ని హరిస్తున్నట్టు 1869లో దవాన్ పేర్కొన్నాడు. ఎర్ర కణాలకు భిన్నంగా ఏదైనా పేరు పెట్టాలని వీటికి తెల్ల కణాలు అని పేరు పెట్టారు. ఈ తెల్ల కణాల్లో హిమోగ్లోబిన్ ఉండదు, ఎలాంటి రంగు పదార్థం ఉండదు, అందుకే అలా వివర్ణంగా ఉంటాయి. కానీ ఎర్ర కణాలకు భిన్నంగా ఇవి పూర్ణ కణాలు. తెల్ల కణాల్లో న్యూక్లియస్ ఉంటుంది. కొన్నిసార్లు ఈ న్యూక్లియస్ చాలా పెద్దగా కూడా ఉంటుంది. 1855లో శాస్త్రవేత్తలు వీటిని ల్యూకోసైట్లు అని పిలవటం మొదలుపెట్టారు. గ్రీకు భాషలో ఆ పదానికి తెల్ల కణాలు అని అర్థం. ఎర్ర కణాలతో పోలిస్తే తెల్ల కణాల సంఖ్య తక్కువే. ప్రతి 650 ఎర్ర కణాలకి ఒక తెల్ల కణమే ఉంటుంది. అందుకే తెల్ల కణాలను కనుక్కోవడానికి అంత ఆలస్యం అయింది. ఎర్ర కణాలతో పోలిస్తే తెల్ల కణాలు తక్కువే అయినా మొత్తం మనిషి రక్తంలో కోట్ల కొద్ది తెల్ల కణాలు ఉంటాయి. 1900వ శతాబ్దపు 2వ భాగంలో పాల్ ఏ హర్లిక్ అనే ఒక జర్మన్ వైద్యుడు ఉండేవాడు. 1860ల తరువాత రసాయన శాస్త్రవేత్త రూపొందించే అద్దకాల మీదకి ఇతని ధ్యాస మళ్ళింది. ఈ అద్దకాలను కణాలలోని పదార్థాలతో సంయోగం జరిపి వాటికి వన్నె తెచ్చే అవకాశం ఉందని ఇతడు గుర్తించాడు. వివిధ అద్దకాలు కణంలో వివిధ పదార్థాలతో కలియవచ్చు. కాబట్టి ఆ విధంగా కణంలో వివిధ అంతరంగ అంశాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఎహర్లిక్ రకరకాల అద్దకాలని రకరకాల కణాల మీద ప్రయోగించి చూశాడు. 1875 ప్రాంతాలలో ఇతడు ఆ అద్దకాలని తెల్ల కణాల మీద ప్రయోగించి చూశాడు. తెల్ల కణాలన్నీ ఈ అద్దకాలతో ఒకే విధంగా కలియటం లేదని అతడు గుర్తించాడు. ఆ విధంగా వాటిని పలు వర్గాలుగా విభజించాడు. తెల్ల కణాలలో సామాన్యంగా 5 జాతులు ఉంటాయని ప్రస్తుతం మనకు తెలుసు. సామాన్య పరిస్థితుల్లో ఈ 5 జాతులు ఖచ్చితమైన నిష్పత్తులలో ఉంటాయి. ఈ నిష్పత్తులలో గణనీయమైన మార్పులు వస్తే రోగ సూచకం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తారు. కొన్నిసార్లు అస్థి మధ్యలో ఉండే కణాలు మామూలుగా కన్నా ఎక్కువగా తెల్ల కణాలని పుట్టిస్తాయి. అలాంటి పరిస్థితులలో తెల్ల కణాల సంఖ్య మామూలుగా కన్నా 150 రెట్లు ఎక్కువ ఉండొచ్చు. రక్తం ఈ కణాలతో క్రిక్కిర్సిపోతుంది. అందువలన ఇతర కణాల క్రియలు దెబ్బతింటాయి. రక్తం సమర్థత కూడా కొరవడుతుంది. ఈ స్థితినే లుకేమియా అంటారు.